82 హ్రీంకార నిలయ 1 సం భా హ్రీంకార నిలయ హ్రీం అక్షరం నిలేహ గృహవదపచ్ఛేదకం యస్యాహ సా తథా స్వీయ వాచక 168 త్రిశతీ భాష్యం త్వారోపిత వాచ్యతానచ్ఛేదక ధర్మాన చిన్నతాది నేన గృహవర్తి పురుషసత్ వ్యావృత్ స్వరూపేణ భవతి అన్యథా నామ్నో వాచారే ప్రవృత్తియోగాదితి భావః ఓం హ్రీంకార నిలయయే నమః సంపాద జ్ఞాపకం ఆం వి హ్రీం అనేది అక్షరము నిలయముగా గలది గృహమున లయన ఛేదకముగా గలది గాన పరాభట్టారిక హ్రీంకార నిలయయని ధ్యాతన్య ఎగుచున్నది పరాదేవి సర్వాంతర్యామిణియుండునదైనను హ్రీంకారము ఆ తల్లికి ముఖ్య నివాసస్థానము గనుక గృహమున లేయని ఉపమానము చెప్పబడినది. స్వీయవాచకత్వమునందు ఆరోపింపబడిన వాచ్యతానచ్ఛేదక ధర్మముల చేత వచ్చిన తాదులను భేదాదులను పొందుట వలన అనగా వ్యాప్తమయ్యు భిన్నముగా గోచరించుచున్నదనడి ధర్మ భేదము వలన గృహమునందున్న పురుషునిన వ్యావృత్త స్వరూపముతో ఇతర ధర్మముల కంటే భిన్నమైన ధర్మముతో హ్రీంకారము జ్ఞాపక సూచక మగుచున్నది. అటుల కాని ఎడల వాచకమైన పదమునకు వాచ్యార్థమునందు ప్రవృత్తి ఏయుండదని భావము.